వరుణుడు సంతసించి సంతానమునుగ్రహించెను. హరిశ్చంద్రుని భార్య గర్భవతి అయ్యెను. సర్వలక్షణ సంపన్నుడగు కుమారుని కనెను. రాజు పరమానంద భరితుడయ్యెను. పుత్ర జన్మ మహోత్సవము జరుగుచుండగా వరుణుడు రాజు వద్దకు నీ కుమారుని బలిపశువుగా చేసి యజ్ఞమునర్పుమనెను. రాజు నిశ్చేష్టుడై నిబ్బరించుకొని, స్వామీ, నీకు మాటను ఇచ్చినది నిజమే. నా భార్య ఒక నెలకు పరిశుద్ధురాలగును. అప్పుడు వరమేధ మొనర్తుననెను. వరుణుడు వెళ్ళిపోయెను. నెలగడచిన పిమ్మట వరుణుడు వచ్చి మరల తన కోర్కెను వెలిబుచ్చెను. నా కుమారునికి ఏ సంస్కారమును జరుగలేదు, సంస్కారహీనుడర్హుడు కాడని చెప్పగా వరుణుడు, రాజా, నన్ను మోసగించి మాటిమాటికి రమ్మనుచున్నావు. సరే, కొంతకాలమునకు మరల వచ్చెదనని వెళ్ళిపోయెను. సమావర్తన సంస్కారము వరకు నీ బాలుని పోషించి తదుపరి నీకర్పింతుననెను. అట్లే నిమ్మని వరుణుడు వెడలిపోయెను. కుమారుడు రోహితుడను పేరుతో పెరిగి ఎల్ల విద్యల విశారదుడయ్యెను. అతడు యాగ విషయము విని భయపడెను. తండ్రిని విడిచి కొండ గుహలో నివసించుచుండెను. అంత వరుణుడు, నీవు వట్టి మోసగాడవు, నీ పూజలోదర వ్యాధిచే పీడింపబడుదువు గాక అని శపించి వెడలిపోయెను. రాజు వ్యాధి పీడితుడై చింతించుచుండెను. రోహితుడొక బాటసారి చెప్పగా తన తండ్రి వ్యాధిగ్రస్తుడైనట్లు వినెను. అంతటా తన తండ్రిని చూడవలెనని రోహితుడు తలచుచుండగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషమున వచ్చి, నీవిప్పుడు తండ్రి వద్దకు వెళ్ళినచో అతడు నిన్ను బలిపశువును చేయును, కనుక వెళ్ళవద్దని వారించెను. రాకుమారుడక్కడనే ఉండ నిశ్చయించుకొని తండ్రి వద్దకు వెళ్ళలేదు. హరిశ్చంద్రుడు వ్యాధి విముక్తుడగుట. హరిశ్చంద్రుడు వ్యాధిచే బాధపడుచు గురువగు వశిష్ఠుని ప్రార్థింపగా, నాతడు ధనమిచ్చి యవని కుమారునైన తెచ్చి యాగము చేయుమనెను. రాజు మంత్రి నా పనికై యాజ్ఞాపించెను. మంత్రి అజీగర్తుడను దరిద్రునకు ధనమిచ్చి వాని కుమారుని యాగమునకు తెచ్చెను. రాజు యాగమారంభించెను. అప్పుడు విశ్వామిత్రుడు వచ్చి బాలుని బలిచేయవద్దని కోరెను. రాజు విశ్వామిత్రుని మాట వినలేదు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ బాలునకు వరుణ మంత్రము ఉపదేశించెను. బ్రాహ్మణ బాలుడా మంత్రమును జపించగనే వరుణుడు ప్రసన్నుడై ఆ బాలుని బంధ విముక్తిని చేసెను. వరుణుడు రాజును కూడా రోగ విముక్తిని చేసి వెడలిపోయెను. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని మాట విననందున రాజుపై ముని కోపించెను. ముని ముసలి బ్రాహ్మణ వేషముతో వచ్చి మోసముతో రాజ్యమంతయు నపహరించెను. వశిష్ఠుడు తన యజమానుడు కష్టముల పాలాయనని కోపించి విశ్వామిత్రుని కొంగవు కమ్మని శపించెను. విశ్వామిత్రుడాతని ఆడియను పక్షివగుమని ప్రతి శాపమిచ్చెను. వశిష్ఠుని పూర్వజన్మ వృత్తాంతము. జనమేజయుడు వశిష్ఠునకు మైత్రావరుణి అను పేరెట్లు కలిగెనని ప్రశ్నింపగా వ్యాసుడు ఇట్లు చెప్పెను. వశిష్ఠుడు, నిమి శాపముచే శరీరము విడిచి మరి ఒక జన్మమొందెను. మిత్రావరుణులకు జన్మించుట వల్ల మైత్రావరణి అని రెండవ జన్మమందు పేరు పొందెను. రాజు మహర్షి నేల శపించెనని మరల ప్రశ్నింపగా వ్యాసుడు ఇట్లు చెప్పదొడగెను. పూర్వము నిమి అను రాజు రాజసూయయాగము చేయదలచి భృగువు, అంగిరుడు, వాసుదేవ, గౌతములు మొదలగు మహర్షులను ఆహ్వానించి యాగ సామగ్రినంతయు సమకూర్చుకొని వశిష్ఠుని పూజించి ఇట్లనెను. నీవు నాకు కులగురువు, సర్వజ్ఞుడవుగాన నా యాగ కార్యము నెరవేర్పుమని పలికి దేవి ప్రీతి కొరకు దేవి మహాయజ్ఞము యథావిధిగా నాచరించదనని విన్నవించెను. అప్పుడు వశిష్ఠుడు, ఇంద్రుడు నన్నొక యాగమునకు ఆహ్వానించియున్నాడు, గనుక ఆ యజ్ఞము పూర్తియగు వరకు ఓపిక పట్టుమనెను. రాజు ధనాశతో నీవు ఇంద్రుని యాగమునకు వెళ్ళుచున్నావు అని పలికెను. వశిష్ఠుడు ఇంద్రుని యాగమునకు వెళ్ళెను. అప్పుడు రాజు తన యజ్ఞమును జరిపింపుమని గౌతముని నియమించెను. ఇంద్రుని యాగము పూర్తి అయిన పిమ్మట నిమి యాగము చూడవచ్చి రాజు దర్శనమును కోరి నిల్చియుండగా సేవకులు నిద్రలోనున్న రాజును మేల్కొలుపలేదు. వశిష్ఠుడు గౌతముని ద్వారా యజ్ఞము చేయ పూనినందుకు కోపించి నీ శరీరము పడిపోయి విదేహుడవగుమని శపించెను. సేవకుల శాపము వినిరి. రాజు సేవకుల వలన శాపము ననుగ్రహించి నీ శరీరము కూడా పడిపోవుగాక అని వశిష్ఠుని శపించెను. వశిష్ఠుడు బ్రహ్మను ప్రార్థింపగా మిత్రావరుణుల తేజస్సునందు ప్రవేశింపుమని అతడు చెప్పెను. వశిష్ఠుడట్లే చేయగా నొకప్పుడు ఊర్వశి మిత్రావరుణుల కంటబడెను. వారిరువురు మోహితులైరి. దైవయోగమున మిత్రావరుణుల వీర్యమొక కుండలో పడెను. అందుండి ఇరువురు సుకుమార ముని కుమారులు జన్మించిరి. వారిలో ఒకడు అగస్త్యుడు, రెండవవాడు వశిష్ఠుడు. అగస్త్యుడు బాల్యమునందే తపస్సునకు వెళ్ళెను. వశిష్ఠుడి క్ష్వాకు మహారాజునకు పురోహితుడుగా వరింపబడెను. నిమి చరిత్రము. జనమేజయుడు వశిష్ఠుని చరిత్ర చెప్పితివి గదా, నిమి చరిత్ర కూడా చెప్పుమనగా వ్యాసుడు చెప్పనారంభించెను. రాజా, వశిష్ఠుడు వేరొక శరీరము ధరించెను, కాని నిమి మాత్రము మరొక శరీరము తాల్పలేదు. యజ్ఞము పూర్తి కాకముందే రాజు శపింపబడెను. ఇప్పుడేమి చేయవలెను అని ఆలోచించి నిమిలోని సూక్ష్మాంశమును గ్రహించి దానిని వివిధ మంత్రములతో కాపాడుచుండిరి. కొంతకాలమునకు యజ్ఞము పూర్తి చెందెను. అప్పుడు ఋత్విక్కులు స్తుతింపగా దేవతలు పరమానంద భరితులైరి. వారు దుఃఖితుడైన రాజును వరము కోరుకొనమనిరి. అప్పుడతడు ఎల్ల ప్రాణుల కన్నులపై వాయురూపము దాల్చి చలించుచుండునట్లు వరమిమ్మనెను. అప్పుడు దేవతలు, రాజా, నీవు యజ్ఞేశ్వరియగు దేవిని ప్రార్థింపుము. ఆ దేవి నీ ఈ జన్మమునకు సంతసించును. ఆ తల్లి నీ కోరిక తీర్చగలదు అని దేవతలు పలుకగా నిమి పరమభక్తితో పరాంబికను వివిధ దివ్య స్తోత్రములచే సవినయముగా స్తుతించెను. అంతట దేవి ప్రత్యక్షమయ్యెను.